presenting you the most interesting and entertaining character, PJ. Let's go. పప్పుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేనే. ప్రధాన శిక్షాధికార దీక్షా నిరీక్షుడెవడు? ఉగ్ర ప్రతాప వ్యగ్ర ప్రకోప ఖడ్గ ప్రహారి ఎవడు? శూలాయుధాంత కాలాంతకాంత జ్వాలా త్రినేత్రుడెవడు? విధ్వంసకార పృథ్వీ తలాన అభయకరుడు అతడెవడు? భజే భజే శరణం భజే భజే